146 కల్యా సం భా కల్యా కలేతుం ధ్యాతుం యోగ్యా అథవా సర్వోత్తమ దేవత్వేన ధ్యాతం యోగ్య కల్యా కలేహ కామధేనుత్వేన యథావాంఛితార్థ కారణం ఓం కల్యాయే నమః. ఆం వి ధ్యానయోగ్యగాన కల్యా ఎనబడును. అథనా సర్వదేవతామ తల్లిగా ధ్యానయోగ్య గాన కళ్యాయని చెప్పనగును. కవి ధాతువునకు కామితార్థ ముల నీడేక్షుటకు కారణమైన కామధేన్సునియర్థము, అందుచే పరాశక్తి కళ్యాయను నామముతో భక్తుల చేత ఆరాధింపబడుచున్నది. విసే డోట్ కళ్యా కళ్యాణ వచి సాత్ కళా సునిష్ణత కళ్యా కలహ కామధేనుః కవీనాం అను నచనముల తాత్పర్యము గూడా ఇచ్చటయను సందేహము.